अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యా పట్టణమునందు భక్తులతో భాగవతులతో పరివారంతో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదారవిందములకు శతసహస్ర కోటి వందనములు సమర్పించి శ్రీ శఠారి వేదం ప్రథమ శతకం 4వ దశకంలో మొదటి పాసురాన్ని చెప్పుకున్నాం. అంటే పక్షులను దోతలుగా పంపిస్తూ ఉన్నారు అని. అంటే మూడు దశకాలు ఇంతకు ముందు జరిగినవి. మొదటి దాంట్లో పరతత్వాన్ని పూర్తిగా తెలియచేశారు. రెండవ దాంట్లో ఆయన్ని సేవించండి అని చెప్పారు. మూడవ దశకంలో చాలా సౌలభ్యము, ఆయన ఎక్కడో లేడు, దిగి వచ్చాడు సుమా మన కోసం. ఆ పరమపదము నుండి వ్యూహాలు ఏర్పాటు చేసుకొని, వ్యూహాల్లో నుంచి అవతారాలు ఏర్పాటు చేసుకొని అలా వచ్చేసి అంతర్యామిగా మన లోపలికి కూడా చేరిపోయి ఉన్నాడు ఆయన. కనుక ఆయనని మనం తెలుసుకోవాలి. ఏ విధంగానైనా సరే దానికి రకరకాలైనటువంటివి ప్రపంచంలో వేదములు అంటూ చెబుతారు. ముందు అసలు ఆయన తెలుసుకోవాలంటే ఎలా, మరి పరమాత్మ అంటే ఎవరండి, ఎలా తెలుస్తాడు పరమాత్మ, మరి తెలియడు కదా. ఆ పరమాత్మని గురించే పెద్ద చర్చ చేశారు ఎవరు అని. వాటిని బ్రహ్మసూత్రాలు అని కూడా అంటున్నారు. అంటే పరబ్రహ్మ తత్వాన్ని తెలియచేసేయి అన్నమాట. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు మొదటి సూత్రం. అంటే అధ అంటే తరువాత అత, అందువలన బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అన్నారు. అలా తర్వాత అంటే ఎప్పుడు, దేని తర్వాత అంటే మనకి ఈ శాస్త్రాలు, ఈ శబ్దాలు, జ్ఞానము అంతా తెలియాలి. చిన్నప్పటి నుంచి గర్భము నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ తెలుసు, ఎవడు చెప్పవసరం లేదు, ఆ పేగు బంధం అది. అమ్మ చెబుతూ ఉంటుంది నాన్న తాత అంటూ, అలా ఇదిగో ఇది కుర్చీ, అది టీవీ, అది టేబులు, ఇది సైకిలు, ఇలా మొత్తం నేర్చుకుంటాడు. మోటారు, బస్సు, కారు, ట్రైను, విమానము, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అలా చదువులు పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత ఈ చదువులు, మరి పూర్వకాలం అయితే ఏంటంటే గురుకులాలు, ఏం చెప్పేవాళ్ళు అక్కడ, వ్యాకరణాలు, వేదాలు ఇవన్నీ కూడా చెబుతూ ఉండేవాళ్ళు. ఇవి అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఏం తెలుస్తుంది అతనికి, శబ్దజ్ఞానం ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత మరి తాను సంపాదించేది ఏమిటి, వేదాలు ఏం చెబుతూ ఉన్నాయని అంటే దాంట్లో ఉన్న ఫలములు అన్నీ కూడా అస్థిరములనే చెబుతున్నారు. ఇక్కడ అందరూ ఇక్కడ చెబుతారు, అవి అల్పాలు అని చెబుతారు, అస్థిరాలు అని చెబుతారు. మళ్ళీ అవే చాలా గొప్ప అని తర్వాత చెప్పొస్తుంటారు. ఏం చేస్తాం మన కర్మ, ఏ జీవితది వినాలి, అనుభవించాలి. దాంట్లో ఉన్న ఫలాలు మరి నిజంగా అల్పములే, లౌకిక ఫలాలే. మొత్తం వేదాలన్నీ చెప్పిందంతా అంతే. ఇక వేదాంతాలు అవి గురుకులాలు, అక్కడ ఉండి చదువుకోవాలి. ఒక్కొక్క గురుకులం ఒక్కొక్క చెబుతుండేవాళ్ళు ఈ వేదాంతాన్ని, దాన్నే ఉపనిషత్తు అన్నారు. అంటే ఉప అంటే గురువుగారి దగ్గర నిషత్తు, ఆయన దగ్గర కూర్చొని విని తెలుసుకునేది. ఇది ప్రశ్నించవచ్చు దీంట్లో, వేదం అంటే అదేం లేదు, ఊరికే అక్షర సముచ్చయము అంటారు. దాన్ని ఏది ఆయన అంటూ ఉన్నాడో, ఆయన ఉచ్చరిస్తూ ఉన్నాడో, దాన్ని మరలా అనూచారణ అంటారు. అనుసరించి అలాగే పలకటం. ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు. ఇప్పుడు ఏమన్నా తెలుస్తుంది కనుకన, ఇప్పుడు చదివేవాళ్ళు ఎంతమంది లేరు, వేద పాఠకులు ఆ టీటీడీలో కనపడుతుంటారు, ఆశ్రమాల్లో చదివేవాళ్ళు కనపడుతుంటారు. రాగాలు తీసినట్టు ఉంటుందే తప్ప ఏమీ అర్థం తెలియదు. సరే మరి ఇక ఎలా తెలుస్తుంది అని అంటే, అది తెలుసుకోవటానికి గురువు దగ్గర ఉండేవాళ్ళు. వేదాంగాలు అంటూ ఉంటే ఆయన నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. నిఘంటువులు, వ్యాకరణాలు ఇలాంటివన్నీ కూడా నేర్చుకునేవాళ్ళు. ఇవన్నీ ఎవరికి కావాలండి, ఆనాడు చదువుకునే వాళ్ళకే, మిగిలిన వాళ్ళకి అవసరం లేదుగా. అసలు బ్రతుకు తెరువు కోసమే విద్యలన్నీ ఉండేవి. కూటి కోసం కోటి విద్యలనే సామెత. ఏ తండ్రి ఏ పని చేస్తుంటే కొడుకు ఆ వెంట వెళ్ళి ఆ పని చేసి వాళ్ళ కడుపులు నిండటానికి సంపాదించుకుంటే చాలు. మరి ఈ చదువుకునే వాళ్ళ కడుపులు నిండాలంటే ఏదో అడవుల్లో ఉండేవాళ్ళు, అందుకే ఆ చెట్ల కాయలు పళ్ళు తింటూ ఉండేవాళ్ళు, ఏదన్నా ఇంకా కొంత రాజులు పోషిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జనం మీద పడ్డారు కానీ అప్పుడు పడలేదు వాళ్ళు జనం మీద. ఇప్పుడంతా పరాన్న భుక్కులే. అప్పుడు వాళ్ళు అలా కాదు, వాళ్ళు హాయిగా సంపాదించుకున్నారు, తిన్నారు, అడవుల్లోయే ఉన్నారు. అసలు గోసెలు కూడా ఉన్న వాళ్ళు కొందరు, గోసెలు లేని వాళ్ళు కూడా కొందరు, దిగంబరులు కూడా కొందరు అలా ఉండేవారు పరబ్రహ్మం తెలుసుకోవటానికి. అలా తెలుసుకుంటూ ఉంటే దాదాపుగా ఈ గురుకులాలు ఇవన్నీ కూడా కొన్ని వందలైపోతే మరి అసలు ఎవరేం చెబుతున్నారో తెలియట్లేదు, ఏది నిజమో తెలియకపోవచ్చు అని చెప్పి వీరందరినీ కూడా ఒకచోట కూర్చోబెట్టి కలియుగ ఆరంభానికి ముందు బాదరాయణుడు అంటే వ్యాసమహర్షినే అంటారు అలా. దాంట్లో వ్యాసుడు అనేది కూడా నిజానికి ఆయన పేరు కాదు కదా, కృష్ణ ద్వైపాయనుడు అనేది పేరు. అది కూడా ఎలా వచ్చిందంటే నల్లగా ఉంటాడు, ద్వీపంలో పుట్టాడు అంతే తప్ప అసలు ఆ పేర్లు ఏమిటో, అసలు వాళ్ళు ఎలా వచ్చాయో ఏమిటో, ఆ వాడుకలు ఏమిటో మనకు తెలిసింది ఇంతే. బాదరాయణుడు అనే పేరుతో బ్రహ్మసూత్రాల్లో కనపడుతూ ఉంటాయి. సరే ఈ సూత్రాలు అంటే ఏమిటివి? అందరినీ కూర్చోబెట్టి ఋషులు ఆనాటి గురుకులాలలో కులపతులు అన్నమాట, మొత్తం అందరూ కూర్చొని అన్నింటిలో ఉన్న విశేష విషయాలన్నీ ఏమిటి, అసలు దేనిని సమన్వయం చేస్తూ ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా తేడా కాదు, అన్నింటినీ తెలుసుకోండి అంటానికి వాళ్ళు దాదాపుగా సూత్రాల రూపంలో రచన చేశారంటే అక్షరాలు తక్కువ. ఇప్పుడు మనకి కూడా అలాగే ఉంటాయి కదా వ్యాకరణాలు, ఇప్పుడు బళ్ళు చదువుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఇప్పుడు తర్కం అంటే కుండా మట్టి అని చెబుతుంటారు, కుమ్మరికి కుండా మట్టి తర్కం అవసరం లేదండి, ఆ మట్టి తెస్తాడు చక్క తొక్కుతాడు, పాకము అన్నీ వాళ్ళకి తెలుసు, తండ్రి దగ్గర కొడుకు నేర్చుకుంటూ ఉంటాడు. ఈ ఘటము పటము అనే వాళ్ళకి అయ్యి తెలియదు, తయారు చేయటము తెలియదు, ఊరికే వీళ్ళు మాత్రం తన్నుకుంటూ ఉంటారు దానికి అది కారణమా దీనికి ఇది కారణమా అని. అదే సామెత చెబుతూ ఉంటారు, పాత్రాధారం ఘృతం వా ఘృతాధారం పాత్రం వా అని తర్క విద్యార్థి అంట. నెయ్యి తీసుకురమ్మని చెప్పి పంపించారు, నెయ్యి తీసుకొస్తున్నాడు, వీడు సందేహం వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఆధారము ఆధేయము తెలుసుకుంటున్నాడు, ఏది ఆధారము, నిలబెట్టేది ఆధారము, ఆధేయం అంటే దాంట్లో ఉండేది. ఇప్పుడు ఇది దేనికి ఏది ఆధారం, పాత్ర ఆధారమా ఈ నేతకి, లేకపోతే నెయ్యి ఆధారమా పాత్రకి, తెలుసుకుంటే పోలా అని చెప్పి ఇలా వంచాడు, వంచితే కారిపోయింది. ఓ అంటే ఇప్పుడు పాత్రయే ఆధారము అని తెలుసుకున్నాడు, నెయ్యి మాత్రం పోయింది. ఇదిగో ఇలా ఉంటాయి తర్కాలు అంటారు. ఇంకా చాలా ఉంటాయండి వీటిల్లో. ఈ తర్కం అంటే ఒక హేతువు, ఇంత మాత్రం చేత అది తక్కువదని కాదు, ఆలోచన. దీనికోసం ఏం చేసేవాళ్ళు, హుషారుగా ఉండేది, సంతోషంగా ఉండేదట ఆ చదివేటప్పుడు. వ్యాకరణం వస్తే అక్షరాలు, ఈ అక్షరం ఎక్కడికి ఎందుకు వచ్చింది, ఆ అక్షరం అక్కడ ఎందుకుంది, ఆ పదం తప్ప రైటా, ఇది దీళ్ళగోళ. ఒక గురువుగారి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒక వ్యాకరణ విద్యార్థి, అతను వస్తే పాఠం ఏదో ఒక జిడ్డు ఆమోదం తాగినట్టుగా మొహం పెట్టుకుని పాఠం చదువుతుండేవాడట గురువుగారు. తర్వాత తర్క విద్యార్థి వస్తే హుషారుగా సంతోషంగా హాయిగా చెబుతుండేవాడట. ఇది వాళ్ళ ఆవిడ చూసింది, ఏంటంటే మీకు పక్షపాతం, ఆ తర్క విద్యార్థి వస్తే అలా చెబుతారు, ఈ వ్యాకరణం వస్తే వీడికి జిడ్డు మొహంలాగా ఇట్టది పెట్టి చెబుతారు. ఏంటంటే ఇష్టాయిష్టాలు కాదు, ఆ శాస్త్రాలే అట్లాంటివి, ఏమీ కాదు, మీకు ఆ విద్యార్థి అంటే ఇష్టము, వీడంటే గిట్టదు. సరే రేపు నేను ఒక మాట చెబుతా చెప్పు, పాఠం లేదని చెప్పు, ఎందుకని అడుగుతారు. ఎందుకని అడిగితే గురోక్ష కట్యాం సరట ప్రవిష్ట అని చెప్పు. సరే అంది. సరే వ్యాకరణ విద్యార్థి వచ్చాడు ముందుగా, అయ్యా ఇవాళ పాఠం లేదని చెప్పన్నారయ్యా గురువుగారు, ఎందుకనమ్మా అన్నాడు. గురోశ్చ కట్యాం సరట ప్రవిష్ట అన్నట్టు. గురోశ్చ, గురోహ అంటే గురువుగారి యొక్క, మళ్ళీ చకారము. గురోహో కట్యాం అంటే చాలు, కట్యామంటే బొడ్డు, సరట అంటే తొండ, ప్రవిష్ట దూరెను. గురోశ్చ కట్యాం సరట ప్రవిష్ట, గురువుగారి బొడ్డులో తొండ దూరింది కనుక పాఠం లేదు. మరి గురోహో కట్యామంటే చాలు కదా, ఛాయ ఏంటి ఇక్కడ? ఇప్పుడు మనకి సంస్కృతంలో వస్తుంటాయి కదా, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అంటూ చకారాలు ఎక్కువగా అట్లా వస్తూ ఉంటాయి. ఏదో పాదపూర్ణానికో దేనికో అంటుంటారు, అన్వా చేయమంటారు, సముచ్చయమంటారు, ఏదో వ్యాకరణం. ఇదంతా ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు చకారం వల్ల చాలా విశేషార్థాలు తెచ్చి ఒక్కొక్క చకారాన్ని పట్టుకునే అసలు పెద్ద పెద్ద అభిప్రాయాలు, భేదాలు, మార్పులు, చేర్పులు చేసి తన్నుకోవటానికి కావలసినంత ఉపయోగపడింది ఈ చకారం. ఇతడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎంతసేపు? పాఠం టైం అంతా అయ్యేవరకు ఇటు ఆలోచిస్తున్నాడు. ఈ చకారం ఏమిటి, అన్వా చేయమా లేదు పాదపూరణమా, ఇలాంటివి ఆలోచిస్తూ కూర్చున్నాడు. సరే, తర్క విద్యార్థి ఈ లోపల రానే వచ్చాడు. నేను నాయన ఇవాళ పాఠం లేదు, ఎందుకనమ్మా? గృహశ్చకట్యాం సరట ప్రవిష్ట అందట ఆమె. అంటే వెంటనే ఇతడు అన్నాడంట, బిలాభావేన కథం ప్రవిష్ట అన్నాడు. బొడ్లో తొండదూరటం ఏంటమ్మా, అక్కడ దూరటానికి దారేది, బిలమేది, లోపలికి వెళ్తానికి ఎట్ట వెళ్తుంది ఈ తొండ? భలే మాట చదువుతున్నావే అమ్మా అన్నాడంట. అప్పుడు వచ్చారు గురువుగారు నవ్వుకుంటూ, విన్నావా, వీడు హేతువుని ఆలోచించాడు ఏంటి సంబంధం అని. వాడేమో చకారం ఎందుకు, చకారం ఎందుకని ఆలోచిస్తూనే కూర్చున్నాడు. ఆ శాస్త్రం అలాంటిది, ఈ శాస్త్రం ఇలాంటిది, ఏం చేయమంటా అన్నాడు. అలాగే ఇలాంటివన్నీ శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత పెద్ద పెద్ద సందేహాలు. ఇప్పుడు శాస్త్రాలు ఏం చేస్తాయండి అంటే మనకి తేలికగా తెలిసే దానిని తెలియనీయకుండా చేస్తాయి, అంతే. దేవుడున్నాడు అనే దానికి విశ్వాసం అండి. నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఏమన్నా చెప్పు, నేను నిరూపిస్తానంటే ఏమీ నిరూపించలేవు, ఎవడి వల్ల కాదు, అది విశ్వాసం. విశ్వాసం ఉన్నప్పుడు వాడు దేవుడు అంటే నమ్ముతాడు. ఇప్పుడు వాడు ముత్తాత లేడు, అది విశ్వాసం, నమ్ముతాడు. అలాగే ఇంకా అన్నీని లేదు, హేతు అంటారు అనుకోండి, వాడు లేకపోతే ఎట్ట పుట్టాడు తండ్రి, మరి తాత ఎలా పుట్టాడు అందాం అనుకో, అసలు మొదటాడు ఎలా పుట్టాడు, ఈ హేతు నీకు ప్రయోగిస్తే ఆ హేతు లేదా, అక్కడ మొట్టమొదట ఎలా పుట్టాడు, ఎవడు చెబుతాడండి మొట్టమొదటి ఎలా పుట్టాడు, ఎవడు పుట్టాడను? మీరు వెళ్ళండి ఒక నుంచి పైకి. ఉదాహరణకి నన్ను చెప్పుకుంటా, నేను పుట్టానంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉండాలి కదా, మరి ఆ ఇద్దరు పుట్టాలంటే వాళ్ళకి అమ్మ నాన్నలు ఇద్దరు ఉండాలి కదా, అంటే అక్కడ 4, 8, 16, 32, 64 ఈ రకంగా వెళ్ళిపోతుంది. చూడండి మరి మరి ఎన్ని కోట్ల జనాభా, ఎన్ని కోట్లకి ఎన్ని కోట్లు అసలు మొదట్లో ఉండాలి, ఇది సాధ్యమా? హేతువులు ఇక్కడేమి పనిచేయవు, అది కొంత దూరమే హేతు అనేది, భగవంతుడు అనేది నీకేమిటంటే అది విశ్వాసం. దాన్ని కూడా అలాగే చెప్పింది. అది ఏం చెప్పింది, వాళ్ళందరూ కూర్చుని సూత్రాలు ఏం తయారు చేశారు, ఇవన్నీ కూడా అల్పఫలాలు ఇచ్చాయి కనుక అక్కడ నువ్వు బ్రహ్మను గురించి ఆలోచించు అన్నారు వాళ్ళు. ఎవరయ్యా బ్రహ్మ అంటే, జన్మాద్యశేత బ్రహ్మ ఎవరంటావా? అప్పుడు ఒక ఇల్లు చూసావు, కట్టి ఉంది బాగా, ఏమనుకుంటావు, ఎవడో ఒక గొప్ప మేస్త్రి కట్టాడు అనుకుంటావా? అలాగే అనుకున్నట్లుగానే మరి ఈ ప్రపంచమంతా యతో వాయువాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఈ ప్రపంచమంతా ఎవడి వలన పుట్టిందో, ఎవడి వలన పెరుగుతూ ఉన్నదో, ఎవడు ఎందు లయం చెందుతూ ఉన్నదో, మళ్ళీ తిరిగి రాకుండా కొన్ని జీవులు ఆయన ఎవరు ఎందు ప్రవేశిస్తూ ఉన్నాయో, అదిగో ఆయన బ్రహ్మ అంటే ఏం తెలిసింది ఇక్కడికి? ఇక్కడికి ఏం తెలియలేదు. మరి ఎలా తెలుస్తుందయ్యా? శాస్త్రయోనిత్వాతు, శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆయన గురించి. మరి శాస్త్రాలు ఎలాగూ, ఏమని చెప్పిన ఈ తత్వ సమన్వయాతు, ఆయనని ఆశ్రయించినట్లయితేనే నీవు మోక్షానికి పోతావు, ఇక తిరిగి రావు. ఏదో ఒక విధంగా ఎప్పుడిదంతా నమ్మితేనే, నమ్మకపోతే ఏమీ లేదు, ఎవడేం చేయలేడు. నువ్వు చూపించమంటే ఏం చూపిస్తావు? సైన్స్ వాళ్ళు ఇప్పుడు అదే అడుగుతున్నారు, హేతువాదులు అదే అడుగుతున్నారు, ఏం చూపిస్తారు వీళ్ళు? ఇంకా ఏదో పెద్ద బ్రహ్మ ప్రళయం చేయాలని చూస్తున్నారు, ఏమీ చేయలేరు, ఎవ్వడు ఏమీ చేయలేడు. మొత్తం విశ్వాసం, విశ్వాసం మీద నడుస్తుంది. అందుకే అలా చెప్పిన వాళ్ళని ఆప్తతములు అన్నారు. విశ్వాసం, ఇప్పుడు నమ్మాళ్ళు వారి మీద విశ్వాసం. ఎందుకోసం ఇదంతా? ఆయన శూద్రుడు, జన్మత శూద్రుడు, ఆయన పుట్టుకతోనే శూద్రుడు. ఎందుకోసం అని అంటే, దీని ద్వారా ఎక్కువ తక్కువ లేని మాట నిజమే కానీ లోకం సచ్చిన ఒప్పుకోదు. ఆనాటికే కాదు, ఏనాటికే ఒప్పుకోదు. ఈ వర్ణాలు, ఈ కులాలు, ఈ ధర్మాలు, ఇవి ఆడు చేయకూడదు, వీడు చేయకూడదు, వీడు అక్కడికి రాకూడదు, అడుగుల్లోకి వెళ్ళకూడదు, వీడు గూట్లోకి వెళ్ళకూడదు, ఏమిటిదంతా? నీ ఇంట్లో నువ్వు కూర్చుని హాయిగా నీకు తోసింది నువ్వు చేసుకో, ఇది ఎవడు ఏమీ కదపలేడు. అందుకనే నేను ఈ శఠారి వేదమే ఎన్నుకున్నాను, నా శఠారి గోత్రమనే చెప్పుకుంటున్నాను, నాది ఇదే అన్నాను. మీ ఇష్టం, మీకు ఏ గోత్రాలు ఉంటాయి చెప్పుకోండి, ఎవరు కాదు ఆళ్ళవార్లు ఋషుల్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ చాలామంది తగ్గిపోతారు. ఈ తగ్గిపోయి ఎలా, రామాయణం వచ్చేటప్పటికి అసలు రామాయణమే చదవకూడదని ఒక పెద్ద వ్యాఖ్యానాలు రాసి కూర్చున్నారు సంస్కృతంలో, ఎవరికి తెలియదు పాపం చాలామందికి, అసలు సంస్కృతం రామాయణమే చదవకూడదట, రాసినవాడు పోయేవాడు. ఈ తీరండి చెప్పేది ఈ పని, ఆ బాలకాండ చివరిలో ఉంది కదా అంటే అంతవరకు చదవండి, అంతే అవతలు చదవకూడదు, ఈ రకంగా రాసుకొచ్చారు అందరూ కూడా. మరి ఇప్పుడు ఇది చదవకూడదు అని అనలేరు కదా, నమ్మాళ్ళు వారు చెప్పినటువంటిది చదవకూడదు, శూద్రులు ఆయన, ఆయనే శూద్రుడు అయితే ఇంకా చదవకూడదు అని అంటే నువ్వు అంటే అన్నావు అన్నా సరే కుదరదు కదా, నీ చేతిలో ఏముంది. సరే ఇప్పుడు ఆవేదం అంటావా, దానికి ఏదో స్వరం అంటారు, అది ఉందో లేదో ఎవరికి తెలియదు, మనకు అసలు అనవసరం అది ఏమిటనేది కూడా అనవసరం అంట. నా ఉద్దేశం అయితే ఏమీ ఆలోచించవసరం లేదని నేను ఎప్పుడో చెప్పా. బోయవాడు చెప్పినటువంటి రామాయణం వాల్మీకి రామాయణం, అలాగే యాదవరాజు చెప్పినటువంటి భగవద్గీత, అలాగే శూద్రుడైన నమ్మాళ్ళవారు చెప్పినటువంటి శఠారి వేదం, మళ్ళీ ఇంకా శూద్రుల కోసమే రాశారు. అసలు వ్యాస మహర్షి కూడా నిజంగా తల్లి అగ్నికుల క్షత్రియురాలు ఆమె, సరే అలా వదిలేసిన ఆయన ఏం చెప్పాడు, స్త్రీలు శూద్రులు ద్విజబంధువులు ఈ వేదాన్ని వినటానికి అనర్హులు కనుక వీరి కోసం రాస్తున్నానని మనకి భారతాన్ని ఇచ్చాడు, భాగవతాన్ని ఇవన్నీ ఇచ్చాడు, మన కోసం ఇచ్చాడు, పురాణాలు ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ తయారై కూర్చుంటారు వచ్చి. ఇదంతా ఏమిటి అసలు, ఇదంతా ఒక దురాక్రమణ అన్నమాట. సరే అది ఎప్పుడు పూర్వం ఎప్పుడో జరిగింది, ఇప్పుడు కాదండి, ఇప్పుడు అసలు ఎవరికి గతి లేదు, ఏది ఎవడని చెప్పుకున్నా ఎవడికి గతి అంటూ అసలు ఏమీ లేదు. ఏదో తెగ చెప్పేస్తున్నారు కదా అనుకుంటే ఆ పోస్టులు అయ్యే పెడుతున్నారు ఆ ఫేస్బుక్లో అయ్యి, ఏంటి కాశీ మజిలీ కథలు చెప్పినట్టే చెప్పేది ఈ పురాణాలు ఇవి అంటే చెప్పండి. వ్యాసభారతం ఆ వ్యాస భాగవతము ఒక శ్లోకాన్ని పదచ్ఛేదన చేసి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు, ఇంకా తిడుతున్నారు, నేను ఇంకా తిడతల్లా, నాకెందుకు గోళ, ఊరికే టీవీల్లోకి ఎక్కి ఊరికే కాశీ మజిలీ కథలు చెప్పినట్టు చెబుతారా, రామాయణ భారత భాగవతాలు అంటే ఇదేనా అని చెప్పి తిడుతున్నారు జనం, చదువుకున్న వాళ్ళు తిడుతున్నారు, జనం అంటే మామూలు పిచ్చి జనానికి తెలియదు. మరి ఒక ఆయన చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు, ఆ పరమేశ్వరుడట శ్మశానంలో ఎందుకున్నాడు, దానికి కారణం ఏమిటి, పార్వతీదేవి అందట ఎందుకు నాథా మనం ఇక్కడున్నావు, వెండి కొండ మనది, పైగా బంగారపు ఇల్లు మనది, మరి ఇక్కడ కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వెందుకు అయ్యానంటే శ్మశానంలో నేను లేకపోతే భూతప్రేత పిశాచాలట ఓళ్ళ మీద పడి తినేస్తాయంట, పైగా ఈ చచ్చిపోయిన వ్యక్తిని వాడిని అంటే సాపజుట్టి ఏదో పాడిగట్టి తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెడితే ఆడి తలకాయ పొర్రి పగిలిన తర్వాత అంట ఈ జీవుడు బయటకు వచ్చి అప్పుడు చూస్తాడట ఎవడన్నా ఉన్నాడా అని, ఎవరు ఉండరంటే అందరూ వెళ్ళిపోతారట. అప్పుడు అయ్యో నేను ఇంత సంపాదించాను, ఇన్ని కోట్లు సంపాదించాను, ఎవడూ లేడే ఇప్పుడు అని అనుకుంటే అప్పుడు పరమశివుడు నేనున్నాను రా నీకు భయం ఏంటి అంటాడట, అందుకోసం ఉన్నాను పార్వతి అన్నాడని చెబుతుంటే చప్పట్లు కొడుతున్నారు. మరి ఏం చేద్దామండి, అసలు జీవుడు అప్పుడు వరకు ఉంటాడా, అంటే జీవుడు పోతేనే శవమన్నావా, జీవుడు ఉండగానే తీసుకెళ్ళి అక్కడ తగలబెడితే తలకాయ పొర్రి పగిలితే అప్పుడు వెళ్తాడా బయటికి, ఎవడన్నా ఒక్కడ ఆలోచిస్తున్నాడా ఈ సంగతి, ఏమీ లేదు, వాడు ఎవడు చెప్తాడు కదా ఏదో సినిమాలో, చెల్లికి జరగాలి పెళ్ళి ప్రతి గల్లీ గల్లీలో మళ్ళీ మళ్ళీ, చెల్లికంటే ప్రతి గల్లీ గల్లీలో మళ్ళీ మళ్ళీ జరగాలని ఆ కవిత్వం ఇంకా సురువు చేయలేదే అంటుంటాడు ఈ లోపల, వహ్వా వహ్వా అంటుంటారు. అదిగో వాళ్ళు ఇక్కడ అనకముందే ఈ కింద కూర్చొని భజన పనులు ఉంటారు, పెద్ద చప్పట్లు కొట్టేవాళ్ళు, అసలు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరనేవాళ్ళు, పెద్ద బిరుదులు, దానికి ఒక తాకీదులు, ఎన్నండి ప్రపంచం, ఏమిటండి ఇది, ఈ విధంగా వెళ్ళిపోయేటటువంటి ప్రపంచం అన్నమాట. అందుకే ఈ గోళ మనకి వద్దు, తీసి అవతల పడేసాం హాయిగా ఇయే చెప్పుకుందాం. అందుకే మరి నమ్మాళ్ళ వారు ఒకటి కాదు నాలుగు రకాలుగా చెప్పారు అని చెప్పాం. అన్ని విధాలుగాను వారు చెప్పినటువంటివి మనము మానసిక భావములు, వాటిని తెచ్చుకొని హాయిగా అనుభవించుదాం, అది మనం చేయాల్సింది. అట్లా మనం ఇంటూ ముందుకి సాగుదాం. చాలా గొప్పది ఇది, ఈయన చెప్పటానికి తన మనస్సునే నాలుగు రకాలుగా తన మనస్సుకు చెబుతున్నాడు తానే ఆత్మ నింజే అంటూ మొదటే చెప్పాడు కదా. ఇప్పుడు మనసా విను అంటుంటే ఇప్పుడు మనస్సు చెప్పటల్లా, ఆ పైన ఉన్నటువంటి ధర్మభూత జ్ఞానము అంటారు, అదే తెలుసుకునేది ప్రపంచమంతా ఆత్మ అనేటటువంటి దానికి తెలుసుకునేది ధర్మభూత జ్ఞానం అని పేరు. మనసు కాదు, ఈ మనసు బుద్ధి కొంత దూరమే వెళ్తాయి, ఇవి ఎక్కువ దూరం వెళ్ళలేవు. వీటి ఆలోచనలు చాలా అసలు ఈ అందవు. అందేది మనసుకి, ఆ మనసు అంట ఆత్మకి అందుతుంది. కనుక విశుద్ధమైనటువంటి ఆత్మ పరమాత్మను తెలుసుకుంటుంది. కనుక చెబుతూ ఉన్నాడు, ఆయన చెబుతూ ఉన్నాడు, ఒక నాయకీభావం వచ్చేసింది ఆయనలో ఇప్పుడు. కనుక ఇప్పుడు పరమాత్మ దగ్గరకి దూతలు పంపుతూ ఉన్నాడు. ఇదేమిటనంటే మరి సీతమ్మను వెతకమని రామచంద్రస్వామి పంపించలేదా? ఆంజనేయ స్వామిని మొట్టమొదటి దూతని భగవంతుడే పంపించాడు, జీవుల దగ్గరకు పంపించినట్లుగా చెప్తూ ఉంటారు అక్కడ. ఆ లంక అనేటటువంటిది ఒక సంసారం అండి. అక్కడ 10 తలలు ఉన్నటువంటి వాడు, 10 ఇంద్రియాలు ఉన్నటువంటి వాడు, 10 తలలు 10 ఇంద్రియాలు, రావణుడు అంటే మనసు. ఈ మనసు అనేటటువంటి వాడు జీవుడిని లాగేసింది ఎక్కడికి? సంసారంలోకి. అదే లంక. మరి అప్పుడు పరమాత్మ పంపించాడు దూతని, ఆ దూతే హనుమ. అలాగే పరమాత్మ పంపిస్తే ఇప్పుడు పరమాత్మ దగ్గరికి పంపిస్తున్నాడు ఈయన. చూడండి, ఆళ్ళవార్లు చేసిన పనులు ఏమిటనంటే ఆయన ఏది చేశాడో దానికి వ్యతిరేకంగా చేసి గొప్పగా మనకి చూపిస్తుంటారు. ఇది చాలా గొప్పది అనేటటువంటిది మనము తెలుసుకుంటాం. ఇప్పుడు అట్లాగే అమ్మ కూడా, గోదమ్మ కూడా, అలాగే ఆ భావన, గోపీ భావన ఆ తల్లిది. ఆమె స్త్రీగానే పుట్టింది, కనుక అసలు పుట్టడమే స్త్రీగా పుట్టింది. అయితే భావాన్ని కూడా మళ్ళీ అనుకరించింది, బ్రాహ్మణుల ఇంట పెరిగింది ఆమె. కానీ గొల్లల నడక, ఆ గొల్లల మాటతో పాటుగా గొల్లల వాసన కూడా వచ్చేసింది అన్నారు. అది ఒక భావాన్ని ఆమె కూడా ఆశ్రయించింది. పెరియాళ్ళవారు తల్లి భావాన్ని ఆశ్రయించాడు. అలా నమ్మాళ్ళవారు ఇప్పుడు నాయకీ భావము, ఆ తర్వాత మళ్ళీ సఖీభావము, ఆ తర్వాత మాతృభావం వస్తూ ఉంటాయి. చెప్పుకుందాం, ఇలా వివరంగానే చెబుతూ ఉంటా. కనుక అలా మనము తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.